विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం కట్టు కర పాసురం యొక్క తాత్పర్యం. దూడలు గల ఆవులే అయినను, దూడల వలె లేత వయసులో ఉన్న ఆవు మందలను పాలుపితుకగలవారును శత్రువును ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు, ఏ విధముగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశంలో జన్మించిన బంగారు తీగ, పుట్టలో పాము యొక్క పడగవలనున్న నితంబ ప్రదేశము కలదాన, అడవిలోని నెమలితోక వంటి అందమైన కేశపాసము కలదాన, రమ్ము, చుట్టములు, చెలికత్తలు అందరూ వచ్చినారు. నీ వాకిలి ముందు చేరి ఉన్నారు. నీలమేఘము వంటి వర్ణము గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు. ఆ విధముగా అందరూ భగవన్నామమును కీర్తించుచున్నను కదలక మెదలకు ఉన్నావేమి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేయము. సమస్త పరివారాయ, సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.